జై శ్రీరామ్, శ్రీరామశరణం మమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వధం నిశోమయధ్వం. పరమ భాగవతులారా, అందరికీ పవమాన మానవ ప్లవమాన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఏమిటి అంటే, ఈ ప్లవమాన సంవత్సరం, ఇది ప్లవము అంటే తేలేది అని అర్థం, గంతులేసేది. ఈరోజు మనము కిష్కింధాకాండలో ప్రవేశిస్తూ ఉన్నాం. మరి ఈ కిష్కింధాకాండ అంతా వానరులే కదా, వాళ్ళందరూ ప్లవమానులు, దూకేవాళ్లే అంతా కూడా. అలాగే ఏదో తగినట్లుగా వచ్చినట్టు ఉన్నది ఈరోజు. మరి ఇక పవమాన మానవ ప్లవమానము అంటే, పవమాన మానవ ప్లవమాన అంటూ వసు చరిత్రలో ఒక పద్యాన్ని చెబుతాడు భట్టుమూర్తి. కావ్యాలు చదివిన వారికి అవి తెలుస్తూ ఉంటాయి. దాంట్లో అర్థము అతడు ఒక రకంగా ఉంటే దాన్ని ఇక్కడ ఒక రకంగా ఉపయోగించుకోవటం జరిగింది. పవమాన మానవ, మానవ అంటే మానవకుడు అని బాలుడు బిడ్డ అంటారు. పవమాన మానవుడు అంటే గాలి కొడుకు, వాయుపుత్రుడు హనుమ. ఆ హనుమ ఈ సంవత్సర కాలమంతా కూడా, ఈ ప్లవమాన సంవత్సర కాలమంతా కూడా ఆయన శుభాలు కలిగించాలి అని కోరుకుందాం. కిష్కింధాకాండలో ప్రవేశిస్తూ ఉన్నాం. సతాం పుష్కరిణీంగత్వా పద్మోత్పలజశాకులాం రామః సౌమిత్రి సహితో విలలాప ఆకులేంద్రియః. ఆ రామచంద్రస్వామి ఆ పుష్కరిణి, పంపా సరోవరాన్ని సౌమిత్రి సహితుడై అక్కడికి వెంచేశాడు ఆయన. ఇది కిష్కింధకాండం మొదటి శ్లోకం. ఇక్కడ చాలా వర్ణన ఉంటుంది. పంపా సరోవర వర్ణన చాలా కావ్యమునకు సంబంధించి అద్భుతమైనటువంటి వర్ణన. నిన్నటితో శబరిని స్వీకరించటం, ఆతిథ్యం స్వీకరించటం ఆరణ్యకాండం అయిపోయింది. ఇక్కడికి వచ్చేసారు వారు. ఇక ఈ కావ్య విషయాలు తెలిసి ఉంటే ఆస్వాదించటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రయోగాలన్నీ అవి అయితే చరిత్ర ఒక ప్రక్కని రెండు మూడు రకాలుగా కూడా చూస్తూ ఉంటుంటారు. రామాయణాన్ని చరిత్రగా చూసేవాళ్ళు కొందరు, అలాగే దైవపరంగానే చూసేవాళ్ళు మరికొందరు, మతం పరంగా చూసేవాళ్ళు కొందరు, అలాగే కావ్యపరంగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. సాహిత్యాభిలాషులు, అద్భుతమైన కవిత్వం వాల్మీకిది. అయితే ఎలాగూ కూడా ఈ రచనలలో కవిత్వం ఎలాగూ ఉంటుంది, అది కథాంశానికి దోహదపడుతూ ఉంటుంది. కనుక కొంత తెలుసుకోవటము, తెలిసి ఉండటము, తెలుసుకోవటము కూడా అవసరం. ఈ కవి సమయాలు అంటూ ఇలా చాలా ఉంటాయి. సరే, ఇక్కడ గోవిందరాజీయ వ్యాఖ్యానాన్ని చూసి సందర్భం వచ్చినప్పుడు ఇంకా కవి సమయం ఏమిటో దాన్ని కూడా తెలుసుకుందాం. గోవిందరాజీయ వ్యాఖ్యానం కూడా వివరంగానే దీని వరకు ఇస్తాడు ఆయన. కొన్ని కొన్ని చోట్ల భాష్యంలాగా రాసేస్తూ ఉంటాడు, కొన్ని కొన్ని చోట్ల ఏదో పదాలకు అర్థాలు ఇస్తూ ముందుకెళ్తుంటాడు. ఆయన అంటూ ఉన్నారు ఇక్కడ, క్వాహం మందమతిర్గభీర మధురం రామాయణం తత్వచ వ్యాఖ్యానేశ్య పరిభ్రమన్నహమహో హాసాస్పదం ధీమతాం కోభారోత్ర మమ స్వయం కులగురుః కోదండపాణిః కృపాకూపారో రచయతి అదస్సపది మజ్జిహ్వాగ్రసింహాసనః. క్వాహం మందమతిః, నేనా మందమతిని, నేను కూడా మందమతిని, మర్చిపోతూ ఉంటాన్ని. గభీర మధురం రామాయణం తత్తు క్వచః, తత్తు క్వచ, మరి గభీరము గంభీరమైనటువంటిది, మధురమైనటువంటిది రామాయణము. రామాయణం ఎక్కడ, మందమతినైనా నేనెక్కడ. వ్యాఖ్యాని అస్య పరిభ్రమన్, వ్యాఖ్యానం చేయాలి అని చెప్పి నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నా అంటే మొదలు పెడుతూ ఉన్నా. హాసాస్పదం ధీమతాం, పండితులైన వారికి నవ్వుకోవటానికి ఉపయోగపడతాను, నేను దాన్ని చూసి నవ్వుకుంటారు, ఏంటి వీడు ఏం చెప్పాడు ఇక్కడ అని. అయితే కో భారో అత్ర, నాకెందుకు అసలు, వాళ్ళు నవ్వుకుంటే నాకేమి, తిట్టుకుంటే నాకేమి, ఏం చేస్తే నాకేమి, నాకు అసలు ఇక్కడ భారం ఏమిటి, నాదే ఇది. మమ స్వయం కుల గురు కోదండపాణి, స్వయంగా మా కులగురువు ఆయన, మా కుల దైవం ఆయన కోదండపాణి. కోదండం ఎప్పుడూ చేతిలో ఉండేటటువంటి చక్రధారి విష్ణుమూర్తి అన్నట్లుగా కోదండపాణి రామచంద్రుడు, అది తెలిసిపోతూ ఉంటుంది. కోదండం అంటే ధనుస్సు ధరించిన వాడు, కోదండం పాణి అందుకలవాడు కోదండపాణి. వేణుపాణి, వేణువు పాణి అందుకలవాడు కృష్ణుడు అనగానే తెలిసిపోతూ ఉంటాయి. ఎలా ఆ కోదండపాణి, ఆయన కృపాకూపారుడు అంటే దయాసముద్రుడు, ఆయన సపది ప్రతిపదానికి ప్రతిపదానికి కూడా. మజ్జిహ్వాగ్ర సింహాసన, నా జిహ్వం నాలుక అనే సింహాసనం మీద కూర్చొని రచయతి, రచిస్తూ ఉన్నాడు. ఆయన రాస్తూ ఉన్నాడు, నేనా? అలాగే ఆయన చెప్పిస్తూ ఉన్నాడు, నేనా? అలా మాకెందుకు భారం, ఆయనకి భారం లేదు, నాకు భారం లేదు చెప్పటానికి. ఏదో తెలిసినంత అలా వెళ్ళిపోతూ ఉంటాం, నవ్వుకునేవాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. శ్రీరామాయణ రాజస్య సమర్ప్య మణిమేఖలాం సారోద్ధారమిమం హారం అర్పయిష్యామి సంప్రతి. రామాయణానికి మణిమేఖల సమర్పించ, అరణ్యకాండ టీకా. ఇక ఇది సారోద్ధారము అనే పేరు, దీన్ని సమర్పిస్తూ ఉన్న ఈ హారం ఇది. అదేమో నడుముకి వడ్డాణము లాంటిది, మణిమేఖల మొలతాడు లాంటిది. స్త్రీలకు వడ్డాణం అంటారు, పురుషులకి మొలతాడు. ఇది హారము అంటే కంఠంలో వేసుకునేటటువంటి హారాన్ని ఇస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు ఆ పేరుతో. ఏవం పూర్వస్మిన్ కాండే దీనజన సంరక్షణ రూపో ధర్మో అనుష్ఠాపిత. పూర్వకాండలో దీనజన సంరక్షణం, దీనులను రక్షించుట అనేటటువంటిది, అది ధర్మము. అందరికీ అదే ధర్మం, ఆ ధర్మాన్ని అనుష్ఠించాడు. అథ కిష్కింధాకాండే ఆశ్రిత సంరక్షణ రూపో ధర్మో అనుష్ఠాప్యతే. అక్కడ దీనులు, ఇక్కడ ఆశ్రితులైనటువంటి వారిని రక్షించటం అనేది దీంట్లో చూపిస్తూ ఉన్నాడు. అంటే ఆశ్రయించిన వారిని రక్షించటం, ఇది ధర్మం. తథా పూర్వస్మిన్ కాండే మోక్షప్రదత్వ రూపం పరతత్వ చిహ్నం ఉపదర్శితం. పూర్వకాండలో మోక్షము ఇచ్చేటటువంటి, మోక్షప్రదమైనటువంటిది అది. అంటే వాళ్ళందరూ ఋషులు, అందరూ కూడా తపస్సులే కనుక వారికి పరతత్వం తెలుసు. కనుక ఆ పరతత్వ చిహ్నము మోక్షప్రదత్వం. ఎవడు మోక్షాన్ని ఇస్తాడో వాడే పరతత్వం. ఇంకా వాడు వీడు అనేది ఏమున్నది, ఎవడు మోక్షాన్ని ఇవ్వగలడో వాడే పరమాత్మ పరతత్వం. అదే అది చూపించాడు. అత్ర అసంఖ్యయ కళ్యాణ గుణాకరత్వం ప్రతిపాద్యతే. అక్కడ పరతత్వాన్ని చూపించాడు, ఇక్కడేమో అత్ర అంటే ఇక్కడ, ఇక్కడ కళ్యాణ గుణాలని చూపిస్తూ ఉన్నాడు అంటున్నారు వస్తుతస్తు. మళ్ళీ కొంచెం ఒక సింహావలోకనంలాగా, అసలు చెప్పాలి అంటే ప్రథమే కాండే శ్రీమత్వం శ్రీమత్పద ఉదీరితం ఉక్త. ప్రథమ కాండ అంటే మళ్ళీ ఆ ద్వైమంత్రార్థాన్నే మళ్ళీ చెబుతూ ఉన్నారు. ప్రథమ కాండలో శ్రీమత్ అనే పదాన్ని చెప్పడం జరిగింది. ద్వితీయ సర్వజన వ్యామోహ విషయత్వ ఉక్త నారాయణ శబ్దార్థ. అయోధ్యాకాండలో శ్రీమత్ నారాయణ అని కదా, నారాయణ శబ్దార్థం చెప్పబడింది. తృతీయ పంచవతీవాస పర్యంత వృత్తాంతేన మునిజనకృత కైంకర్య ఉక్త చతుర్థ్యర్థ ఉక్త. దీంట్లో పంచవటి వరకు మునులు ఈయనకి కైంకర్యం చేశారు. అంటే కైంకర్యానికి నారాయణాయ చతుర్థి విభక్తి చెప్పబడింది. ఖరాది వృత్తాంతైన నమశబ్దార్థ ఉక్త. ఇక ఖరాది రాక్షసులను సంహరించడంలో దీని ద్వారా నమశబ్దార్థం చెప్పబడింది. అంటే నమ అంటే నాకు అనుకుంటే కాదు, ఇదిగో ఇలా మనకున్నటువంటి దుర్గుణాలు ఉంటాయి, వాటిని నాశనం చేయటం అన్నమాట. నాకు అనుకునే ఒక అహంకారమో మమకారమో, ఆ ఖరుడు అంటే చాలా గట్టిగా ఉండేది కదా, అది అహంకారం కావచ్చు. ఇక దూషణుడు, త్రిశిరుడు వీళ్ళందరూ కూడా ఆ త్రిగుణాలకు సంబంధించి, దుర్గుణాలకు సంబంధించిన వాళ్ళు. వాటన్నింటినీ నాశనం చేయటమే నమశబ్దార్థం చేసే పని మనకు, అది చెప్పటం జరిగింది అంటున్నారు. అది మారీచ దర్శన వృత్తాంతం ఆరభ్య చేతన ఉజ్జీవన ప్రకార ప్రదర్శతే. ఇక మారీచుడు రావటం దగ్గర నుంచి చేతనులు ఎలా ఉజ్జీవించాలి అని అంటే, మారీచుడిలాగా ఏంటండి మోసాలు చేయటమా? కాదు, మారీచుడు వృక్షే వృక్షే చ పశ్యామి రామమయంగా చూశాడు మొత్తమంతా. అది గ్రహించాల్సింది కథ నుంచి, కొంత కథ కథే, కథ జరిగినదే, దాని నుంచి గ్రహించే విషయాలు ఉంటాయి. ఇది మొత్తం కల్పితమయ్యి మొత్తమంతా ఒక లక్షణంగా చెప్పింది కాదు, కథ నుంచి గ్రహించండి ఎలా అంటూ ఉన్నారు. మరి కథలో కూడా లోకానికి ఒక ప్రబోధం ఉండాలి, ఎందుకు ఊరికే ఒట్టి కథ వలన ప్రయోజనమే ఉండదు, ఒట్టి ప్రబోధం వలన ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఒట్టి కథలు ఉంటాయి, ఇప్పుడు గాలి కబుర్లు, గాలి కథలు చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, కానీ ఆ కథల వలన ఏమిటి ప్రయోజనం? అలాగే కేవల ప్రబోధాలు, ఉపనిషత్తులు ఇలాంటివి ఉన్నాయి, చాలామంది అంటుంటారు అవి కావాలి అని. నిజమే, అవి నీకేం తెలుసు, నువ్వు ఎంతసేపు కొట్టుకున్నా దాంట్లో, అది ఒక అడవి లాంటిది, అది ఒక అరణ్యం లాంటిది, నీకేమీ అర్థం కాదు. కానీ ఉపనిషత్తులను ప్రతివాడు ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళటమే, అది గొప్పది కావాలి అనుకోవటమే. నిజమే, నీ శబ్దం ఏది, నీకు శక్తి ఏది, ఉపనిషత్తు చెప్పే శబ్దశక్తిని సంపాదించే విద్య నీ దగ్గర ఉన్నదా? ఉపనిషత్తు అర్థం చేసుకోవటానికి లేదు, ఉపనిషత్తు చదవటానికి కూడా నీకు అర్హత లేదు. అర్హత అంటే వేరే పుట్టుకతో కులంతో వచ్చేది కాదు, చదువు. శబ్దమునకు అర్థం కావాలి, లక్షణ కావాలి, అక్కడ నుంచి అది తెలియాలి. అసలు ఆ శబ్దాన్ని ఉచ్చరించగానే దాని అర్థం మనసులోకి రావాలి. నువ్వు ఒక పంచదార అనగానే నీకు పంచదార అనేది తెలిసింది, నువ్వు పంచదార అంటే తెలుసుకుంటావు. అలాగే నీకు ఏదైనా సరే టీవీ అంటే నీకు ఇలా కనపడుతుంది అది తెలిసింది, ఫోన్ తెలిసింది, ఇవన్నీ తెలిసినవి పదాలు ఉచ్చరించగానే నీకు వస్తున్నాయి. అక్కడ ఉపనిషత్తుల్లో నీకేదో చెప్పింది, నీకేం తెలిసింది ఆ పదం? పరమాత్మ అని చెప్పింది, ఆత్మ అని చెప్పింది, ఇంద్రియాలు కాదా ఉంది. ఏం తెలుసు నీకు ఇంద్రియాలు ఏంటి? ఆత్మ అంటే ఏమిటి అసలు నీకు? ఆ వస్తువు అది, అది కనపడేదా? అది నీకు అర్థమవుతుందా? ఎలా? కానీ అందరూ ఒక పెద్ద డాబు, ఒక గొప్ప, ఇవన్నీ అయ్యో పిచ్చి అన్నట్టు, ఇవి చెప్పుకునేవాళ్ళు పిచ్చాళ్ళు అన్నట్టు, ఈ యూట్యూబ్లో వీటిలో చూస్తూ ఉంటే వినపడుతూ ఉంటాయి, నవ్వొస్తూ ఉంటుంది వాళ్ళకి. ఈ ఎవళ్ళు ఏది రాశారో కూడా తెలియదు, దర్శనాలు చెబుతారు, ఆ దర్శనకర్తల పేర్లు తెలియదు, వాళ్ళు రాసిన దర్శనాల పేర్లు తెలియదు, దాన్ని చదివిన వాళ్ళు కాదు, దాని ద్వారా వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. ఇలా మొదలు పెడితే అంతా కూడా గాలికి ఊడ్చుకుపోయే రకం అంతా కూడా ఏమర్థం అవుతుంది? అది ఏమీ కాదు. కనుక రెండూ కలిసి ఉండాలి. అలా కథ నుంచి తెలుసుకోవాల్సింది రామమయం కావాలి. మారీచుడికి ప్రతి దాని ఎందు రాముడిని చూశాడు, అది చెట్టు అంటే చెట్టు అనేది తెలిసేది కాదు, రాముడే. అక్కడ వస్తువు పదాలు కనపడేవి కాదు, రాముడే కనపడుతున్నాడు, రాముడే రాముడే, రాముడిని చూశాడు ఒకసారి, కనపడుతున్నాడు రాముడు. ఇప్పుడు అందుకే ఈ విగ్రహాలు ఆరాధన ఎందుకని చెబుతున్నారు చాలామంది. అయితే ఏమైందని అంటే ఇదంతా కూడా ఈ విగ్రహారాధన చేసే వాళ్ళందరూ కోరికలు పెడతారు అక్కడ ఒక పుట్ట, అది కావాలి, ఇది కావాలి, ఉద్యోగాలు కావాలి, వ్యవసాయాలు కావాలి, లాభాలు కావాలి, వ్యాపారాల్లో కావాలి, పైగా ఎదుటాడు పోవాలి, ఇవి దరిద్రం అంతా కూడా ఇది చూసి అందరూ ఇదే అనుకుంటారు. ఇది ఈ మధ్యన వచ్చిన దరిద్రమే తప్ప మొదటి నుంచి ఇది ఉన్నది కాదు. కేవలము విగ్రహము ధ్యానానికి వచ్చింది, ఆ విష్ణు పురాణంలో చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఆ విష్ణు పురాణంలో దాముక్త మాల్యదలో కృష్ణదేవరాయలు చక శరదిందు చకచక స్మయజిత్ ప్రసన్నాస్యు అంటూ చూపిస్తాడు. ఇవన్నీ అలా వచ్చినవి, తర్వాత తర్వాత అన్నీ కూడా అసలుకి నకిలీల్లాగా వచ్చేసి కపటాలు మోసాలు వచ్చేస్తే ఇది మాత్రమే అనుకుంటున్నారు అందరూ. అది కానీ కాదు అసలు. ఇది తెలుసుకున్నట్లయితే అలా ఆ రాముడు అంటూ ఒక రూపాన్ని దర్శించాడు మారీచుడు, రాముడిని చూశాడు, అదే దర్శించాడు తర్వాత కూడా. అలాగూ అన్నమాట చేతన ఉజ్జీవనం ఏమిటనంటే మనం కూడా ఏం చేస్తాం? ముందు ఆ విగ్రహాన్ని చూస్తున్నాం, రాముడు విగ్రహము. రాముడు విగ్రహం అంటే ఏదో సినీ యాక్టర్లు ధరించినయో లేకపోతే డ్రామా యాక్టర్లు ధరించినయో కాదు ఆ రూపాలు. ఈ రూపాలు ఎందుకు? అది ఒక భావనా ప్రపంచం. ముందు శబ్దము, ఒక రామాయణం, ఓన్వెస్మిన్ సాంప్రతంలోకే అంటూ చెబుతూ రాముని రూపం చెబుతాడు, అలాగే గుణాలు చెబుతాడు, రేపు సుందరకాండలో మొత్తం వర్ణిస్తాడు. ఇటువంటి దాన్ని ఒక భావన చేస్తే అదే నీకు నిలబడి తర్వాత నీకు దర్శనం అవుతుంది, అది దర్శనం. అలా దర్శనం అంటే అది. కనుక చేతన ఉజ్జీవన ప్రకారాన్ని చూపించింది మారీచ వృత్తాంతము. తత్ర అక్కడ ఏం చెప్పారయ్యా? మారీచ దర్శన వృత్తాంతేనే భగవన్ నిత్యానుభవ యోగ్యస్య చేతన ప్రాప్య చేతన ప్రాప్య ప్రా చేతనస్య అప్రాప్త విషయ అప్రాప్త విషయ ప్రావణ్యం. అంటే అప్రాప్త విషయము అని అంటే రాముడు మరి మనకి లభ్యం కావాలి కదా, ప్రాప్తం కాదుగా రాముడు. దాని ఎందు ప్రావణ్యం, ఇష్టాన్ని మనం అలా పెంచుకుంటూ మారీచుల్లాగా చెట్టును చూసి అలా పెంచుకున్నట్లయితే తర్వాత మనకి దర్శనం కలుగుతుంది, అది ప్రావణ్యము. దాని ఎందు ప్రవణత అంటే నిరంతరం అదే భావించటం. అది ఎలా ఉండాలి అని అంటే మనం చూస్తూ ఉంటాం రైల్వే, చాలాసార్లు చెప్పుకున్నాం, ప్లాట్ఫారాల మీద కేకలు వేసుకుంటూ ఉంటారు, చాయ్ చాయ్ చాయ్ చాయ్ అంటూ, కాఫీ కాఫీ కాఫీ కాఫీ. వాళ్ళు నిద్రలో కూడా ఇదే అంటారు, చాయ్ చాయ్ కాఫీ కాఫీ అంటారు. అంటే అంతా ప్రావణ్యం అంటే అది. అలాగే ఏదైనా కేకలు వేసి అమ్మేవాళ్ళు, కూరగాయలు వాళ్ళు అందరూ కూడా నిదట్లో కలవరిస్తూ ఉంటారు, అదిగో అలా రావాలి అన్నమాట. రామ రామ రామ అనేది కలవరింత. అలాగా తేన రావణ రూప మహామోహ ఆక్రమణం. అయితే రావణుడు అనేటటువంటి మహామోహము ఆక్రమించేసింది. జటాయు వ్యాపారేణ రావణ అనివృత్త కథనాత్. ఇక ఈ రావణ మోహం ఉన్నదే, అది ఆవరించింది ఎవరికి, జీవుడికి. అది ఇక్కడ మళ్ళీ ఇంకొకటి అన్నమాట, ఈ జీవుడు అనేది మళ్ళీ ఎప్పుడు ఎవరిని చెబుతున్నారంటే సీతమ్మని చెబుతున్నారు. మహామోహం అది. జటాయు వ్యాపారేణ రావణ అనివృత్తి కథనాత్ కేవల కర్మణ సంసారస్య అనివర్త్యత్వం. జటాయువు ఆపలేకపోయాడు. ఎందుకని అంటే కేవల కర్మ చేత ఈ సంసారం పోదు. నువ్వు ఎంత కర్మను చేసినా సరే, అంటే నీ పనితో నీ అంతట నువ్వు దీనిని దాటలేవు అని చెబుతూ ఉన్నారు. మరి ఆపలేకపోయాడు కదా. అయితే ఏమైంది తర్వాత, లంకాప్రవేశైన సాంసారిక శరీర ప్రవేశ. లంకాప్రవేశము అంటే చుట్టూ సముద్రము, మధ్యలో ఒక ద్వీపం, ఇదే సంసారము. ఒక శరీరము, ఒక శరీరంలో ప్రవేశించడము జరిగింది సీతమ్మ జీవుడు అనుకుంటే. ఏకాక్షి ఏకకర్ణి ప్రభృతి వ్యాపారై తాపత్రయాభి అతి. ఇక అక్కడ ఏకాక్షిని, ఏకకర్ణి, ఒక కన్ను ఒక చెవి, ఇలా ఉన్నవాళ్ళు చాలామంది నన్ను చంపుతాం, నరుకుతాం, కోస్తామంటూ ఉన్నారు కదా. ఇవి ఏమిటంటే తాపత్రయములట. అంటే మనకి కలిగేటటువంటి కష్టాలు, సుఖాలు, సుఖాలు అనుకుంటాం భ్రాంతి, ఇవన్నీ కష్టాలే. అంటే శారీరక కష్టాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అంటుంటారు. శరీర సంబంధమైన కష్టాలు, మానసిక సంబంధమైన కష్టాలు, ప్రకృతి సంబంధం, బయట నుంచి పిడుగులు, గాలి, కరోనాలు, ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమేగా. కరోనా ఇలాంటివన్నీ కూడా ఈ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీల లాంటివి. రామాన్వేషణైన భగవతశ్చేతన ఉజ్జీవన ఉపాయ చింతనంచ. ఇక రాముడిని అన్వేషించాలి అంటే భగవంతుడిని అన్వేషించాలి. రామరూపంలో ఉన్నటువంటి రామాన్వేషణం అనే పేరుతో భగవంతుడిని చేతనుడు ఉజ్జీవించాలి. దీనికి ఉపాయం ఏమిటి? అక్కడ మారీచుడిది ఒకటి చెప్పారు, అది అయిపోయింది. అలా భావించిన వాడు మోక్షానికి వెళ్ళిపోయాడు. ఉపాయ చింతనంచ ఉక్తం అలా చెప్పబడింది అరణ్యకాండలో. అథ ఇక తర్వాత మరి ఎలా చేరాలి ఆ పరమాత్మని? ఒకసారి ఇలా సంసారంలో పడిపోయిన జీవుడు నిరంతరము మరి దేవుడితో కలిసే ఉన్నాడు కదా, ఎప్పుడండి ఈ కలిసి ఉంటాము? ప్రళయకాలం అంతా ఆయనలోనే ఉంటాడు జీవుడు. పరమాత్మలోకే వెళ్ళిపోతుంది ఈ ప్రపంచం మొత్తం అంతా. అలాగే ఆ పరమాత్మతో కలిసి ఉన్నటువంటి వాడే వీడు. అది ఎప్పుడు అనేదానికి మళ్ళీ దేనికి ఆది లేదండి, అంత అనాదే. ఏది ముందు ఏది వెనుక అనేది ఎవరు చెప్పలేము, పరమాత్మకే మాత్రమే తెలుసు. ఆయన నాకే తెలుసు అని గీతలో చెప్పాడు, చెప్పినా మనకు అర్థం కాదు అన్నాడు. నిజానికి అంతే, అది ఎవరికి వాడు తెలుసుకోవాల్సిందే తప్ప చెబితే అర్థం అవటానికి అవకాశం లేదు. ఎందుకంటే కర్మతో ఈ శరీరము ముందు వచ్చిందా, శరీరం ఉంటేనే కదా కర్మ చేసేది, మరి ఎలా వచ్చింది అని అంటారు. మరి జీవుడు దీంట్లో ప్రవేశిస్తేనే కర్మ మొదలెక్కడది అని అంటే మరి దొరకదు కదా. అలా చూస్తే వీడు చేసిన తర్వాతే అనుభవించాలి అని అంటే ఎప్పుడు చేశాడు మళ్ళీ మొదలు. చెట్టు విత్తనమా, ఏది ముందు అన్నట్టుగా విత్తనం ఉంటేనే చెట్టు, చెట్టు ఉంటేనే ఇది ఎప్పుడు జరిగేది నిరంతరము. అయితే లేదా అంటే ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు చేసేదైనా కర్మే, ఎప్పటి ఫలమైనా కావచ్చు, ఇప్పుడు చేస్తే ఇప్పుడే కావచ్చు, మరొకప్పుడు కావచ్చు. ఇదంతా కర్మ సిద్ధాంతం. దీంట్లో అది కేవల కర్మ సాధ్యం కాదు అని అధ ఆచార్యముఖేన చేతనస్య స్వవిషయ భక్త్యుత్పాదన కృతే తదన్వేషణం ఉచ్యతే కిష్కింధాకాండే. ఇక ఆచార్యముఖము సంసారంలో ఉన్నాడు, ఎప్పటికైనా ఒక గురువుగారు చెప్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఆచార్యులు అంటే ఆశ్రయించి ఆచరించేవాళ్ళు, వాళ్ళకి విషయం తెలిసినటువంటి వారు కావాలి. రకరకాల మోసగాళ్ళు ఉన్నారు లోకంలో, ఎవడి కర్మ వాడిది, ఎవడికి ఎవడు దొరుకుతాడు ఎవడు చెప్పలేడు. మంచి తాను ఆచరించి తన శిష్యుని యొక్క ఉజ్జీవనమే ప్రధానము అనుకునే మహాపురుషులను ఆశ్రయించినట్లయితే, దాంట్లో ఆచార్యులు అంటే ఆంజనేయ స్వామిని చూపిస్తారు ఇక్కడ, అదిగో అటువంటి మహాపురుషులు లభ్యమైతే వారి ద్వారా ఆ తర్వాత ఇక్కడ ఎలా వస్తుంటుందో అది కిష్కింధాకాండలో తెలియచేస్తూ ఉన్నారు అన్నారు. దాన్ని మనం క్రమంగా తెలుసుకుంటాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.